अस्मत् गुरुभ्यो नमः, अस्मत् परमगुरुभ्यो नमः, अस्मत् सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं। परिवारसमेतंगा అయోధ్యలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ షఠారి వేదం తిరువాయిమిళి 1వ శతకం 4వ దశకంలో 8వ పాసురం అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం నీయలయే సిరుపువాయ్ నెడుమాలారుక్కెంతూదాయ్ నోయనదు నువలెన్న నువలాదే ఇరుందుజిందాయ్ శాయలుడుమణి మామై తలరుందేన్నాన్ ఇనియునదు వాయలిహిలిన్నడి శిల్వై పారైనాడాయే. సిరుపువాయ్, ఓ చిన్న చిలుక, నెడుమాలారుక్కు ఆశ్రిత వ్యామోహము గల సర్వేశ్వరుని వద్ద ఎందుతాయ్ నా దూతయై వెళ్ళి ఎనదు నా యొక్క నోయ్ విరహ బాధను నువల్ ఎన్న చెప్పమంటే నువలాదే చెప్పకుండా ఇరుందుజిందాయ్ ఉండావు. నీ ఎలయ్యే, నీవే కదా నాన్ నేను శాయలుడు, కాంతితో కూడా మణిశ్లాఘ్యమైన మామై సౌందర్యమును తలరుందేన్ పోగొట్టుకుంటుని. ఇని ఇకను ఉనదు నీ యొక్క వాయలహిల్ నోటిలో ఇన్ మధురమైన అడిశిల్ ప్రసాదమును వైపారై పెట్టువారిని నాడాయ్ వెతుకు కొనుమా అంటూ ఉన్నారు. అంటే ఇంతకుముందు చెప్పిన ఆ చిలుకతోనే చెబుతూ ఉన్నారు. ఓ చిలుక, వెళ్ళి చెప్పవేంటే చెప్పలేదు, నిన్ను చిన్నతనము నుంచి కూడా పెంచా, ఆ సర్వేశ్వరుడి దగ్గరకు పోయి నా బాధ చెప్పమంటే నువ్వు చెప్పకుండా ఊరికే ఉన్నావు. కానీ ఇప్పుడేమైందో తెలుసా, నా శరీరము శిథిలమైపోతుంది, ఇంకా నా ప్రాణము పోతుందేమో తెలియదు, ఇంకా నీకు పెట్టేవారు ఎవరైనా ఉంటే వెతుక్కోపో, నాకు ఇక తెలియదు, నీకు ఎవరైనా పెట్టేవారు ఉన్నారేమో చూసుకో అన్నది ఆళ్ళవారు నాయిక. అంటే పెడితే తింటున్నావు కానీ చెప్పిన పని మాత్రం చెయ్యవా అని ఇసుగుతో దానిని అంటూ ఉన్నారు అన్నమాట. తన్నుడయ్యా అవసాదత్తై కండు అవసన్న మాహిర పూవయ్యై నోక్కి ఎనక్కరి అనాహై ఏదనుకు స్వరూపమాయిరిక్కర అవర్కుం ఓయో అదును నువలెన్న నువలాదే ఇరుందుజిందాయ్ నీయలయ్యో. వెళ్ళిరావే అంటే వెళ్ళిరావడం లేదు నువ్వు. ఏం చేద్దాం, పెడితే తిన్నావు, ఇంతవరకు కూడా బాగానే ఉంది. అతడా నెడుమాల్ ఆశ్రిత వ్యామోహము కలవాడు, చెబితే వింటాడు, ఎవరైనా చెబితే అసలు పరుగులు తీసుకుని వస్తాడు సుమా. కానీ నిన్ను చెప్పమంటే నువ్వు చెప్పటల్లా. సరే ఏం చేద్దాం, ఇక ఇప్పుడు నువ్వేం చేయాలి, మరి నీ పెడితే తిన్నావు కదా, ఇంకెవరైనా పెట్టేవారు ఉన్నారేమో చూసుకో, అయిపోయింది నాకు, నా శరీరము వెళ్ళిపోయేటట్లుంది, ఇక నిలవదు సుమా అని చెప్పింది ఆళ్ళవారు నాయిక. నాడాదమలర్నాడి నాడోరుం నరణం తన్ వాడాదమలరడిక్కి జువైక్కవే ఒగుక్కిన్రు వీడాడివి తిరుత్తల్ వినయ్యత్తదిన్ శైవదో ఊడాడు పనివాడా ఎవరైతీరాయ నడు నదుడులే. తొమ్మిదవ పాసురం. ఊడు శ్రీహపతికిని నాకును నడుమ ఆడు తిరుగుచున్న పనివాడాయ్ ఓ చల్లని గాలి. అయిపోయింది పక్షుల పని అయిపోయింది, ఇక గాలితో అంటూ ఉన్నారట. నాడాదా వెతుకుట కశక్యములైన మలర్ పుష్పములను నాడి వెతకి నాడోరుం ప్రతిదినమును నారణంతన్ శ్రీహపతి యొక్క వాడాదమలర్ వాడని పుష్పము వంటి అడిక్కీజు శ్రీపాదములయందు వైక్కవే సమర్పించుటకయ్యే ఒహుక్కిండ్రు, ఈ ఆత్మ ఏర్పరచబడినది. వీడాడి ఇట్లుండగా వానితో విరహమునుంది అనుభవించడి. వీత్తిరుత్తల్ గొప్పదైన వినయ్యత్తదు భాగ్యహీనత్వము ఎన్ చేయవదో ఏమి చేయబోవునో. ఉరైత్తు ఆ సర్వేశ్వరునికి చెప్పి వాడు వినని ఎడల ఎనదుడల్ నా శరీరమును ఈరాయి బద్దలు చేయుము. నువ్వు నన్ను చంపేస్తూనే ఉన్నావు, చల్లని గాలి ఎముకలో దూరి చంపేస్తూ ఉన్నావు. సరే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటే, చంపుదు కానీ ఒక్క పని చేసి పెట్టు. నాకును శ్రీహస్పతికిన్ని దూతవై అటు ఇటు అటు తగులుతున్నావు, ఇటు వస్తున్నావు. వెళ్ళి ఆయనకి చెప్పు, అది వెతకి వెతకి మంచి పుష్పములు, దుర్లభమైనటువంటి పుష్పములు, మంచి పరిమళము కలిగినటువంటి పుష్పములు, అవి వాడిపోతే మళ్ళీ పరిమళం ఉండదు, అట్లాంటి పుష్పములను తీసుకుని వెళ్ళి ఏనాడు వాడినటువంటి బంగారు తామరల వంటి ఆ పాదములు వాటి యందు సమర్పించుటకే నేను ఏర్పరచబడి తిని నేను అసలు అందుకే పుట్టా. ఆయనకి సేవ చేయటానికే నేను పుట్టాను. కనుక ఈ సంగతి చెప్పు. ఆయనకి చెప్పి ఆయన బదులుగా అని చెప్పకపోతే అప్పుడు వచ్చి నన్ను చంపేసేయి, ఇరాయి బద్దలు చేయుము అన్నదట. అంటే సర్వేశ్వరుని సేవించటానికే నేను పుట్టాను, కానీ ఆయనేమో నన్ను విడిచి అలా వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే, ఇంకేం చేస్తావు వెళ్ళి చెప్పు, మరి ఆయన కోసమే నేను పుట్టాను. అంటే ఇక్కడ ఉన్న ఒక విశేషం, ఇవన్నీ పెద్దగా విశేషాలు అంటూ చెప్పేశారు కొన్ని. ఇచ్చేటటువంటిది ఇప్పుడు ఏమిటనంటే, ఆత్మనే పుష్పమేనట ఆయనకు సమర్పించేది. నేను సమర్పించేది నా ఆత్మ అనేటటువంటి పుష్పము సుమా, ఈ పుష్పాన్ని సమర్పించాలి, నేను అందుకే పుట్టాను. ఇలా పుట్టినటువంటి వారు కొందరు ఉన్నారు. సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యని రామే ప్రమాదం మాకార్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. ఆ సుమిత్రాదేవి చెప్పింది ఈ మాట లక్ష్మణస్వామితో. రామచంద్రస్వామి అడవికి వెళ్ళబోతూ ఉన్నాడు. వెళ్ళబోతూ ఉంటే ఆయన వెంట వెళ్ళటానికి ఈయన సిద్ధపడితే, అనుజ్ఞ తీసుకోవయ్యా, తల్లిగారిది భార్యది. భార్యకి చెప్పాడు ఆమె, మీరు అవసరం వెళ్ళిరండి, నేను ఇక్కడ యోగంతో ఉంటాను అని. ఆ తల్లి మరి జనక చక్రవర్తి కుమార్తె గనుక ఆమె ఉండగలిగింది. నేను కూడా రావచ్చు, కానీ వస్తే మరి కుదరదు కదా, మళ్ళీ అక్కడ శ్రమలు ఎక్కువ, నువ్వు నా సేవ చేయాల్సి వస్తుంది, వారి సేవ చేసేవాళ్ళు ఎవరు, కనుక వెళ్ళమన్నది. అంటే తల్లికి చెప్తే ఆ తల్లి అన్నది, అసలు నువ్వు సృష్టింపబడ్డావు సుమా, ఎందుకనంటే వనవాసం కోసమే నువ్వు సృష్టింపబడింది. అసలు అంటే సృష్టించటమేనట, కన్నానని కూడా అనలేదు ఆమె. సృష్ట త్వం వనవాసాయ సృష్ట, నువ్వు వనవాసం కొరకే సృష్టించబడ్డావు అంటూ ఉన్నది మహాజ్ఞాని సుమిత్రాదేవి. ఆమె పలికిన పలుకులు మరి ఎంత జ్ఞానమైనయో చూడండి. నాయన చూడు, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం మఠభీం విద్ధి గచ్చ తాత యథాసుఖం అన్నదాన్ని. నువ్వు వనవాసం కోసం సృష్టించబడ్డావు సుమా, కానీ ఇప్పుడు నీ భావం ఎలా ఉండాలి? రామం దశరథం విద్ధి, రాముడిని దశరథుడుగా తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజ సీతమ్మని మాం నన్నులాగా తెలుసుకో. అయోధ్యాం, అయోధ్యనేమో అటవీం అడవిని అయోధ్యాం విద్ధి, అయోధ్యగా తెలుసుకో నాయన. ఏమిటిలా అంటే ఆ పదముల్లో అనేక అర్థాలు ఉన్నాయని చెప్పి మనకి వ్యాఖ్యాతలు చెబుతారు. రామం దశరథం విద్ధి అంటే రాముడు దశరథుడు. దశ అంటే పక్షి, పక్షి రథముగా కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. రాముడిని విష్ణుమూర్తిగా తెలుసుకోవయ్యా. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజ మాం విద్ధి అంటే మా అంటే లక్ష్మీదేవి, మాం లక్ష్మీదేవినిగా తెలుసుకో. మరి అడవినే అయోధ్య అంటే లక్ష్మీనారాయణులు ఎక్కడుంటే అదే అయోధ్య. అయోధ్యలోనే ఉండాలని కాదు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడే అయోధ్య అవుతుంది కనుక అడవినే అయోధ్యగా తెలుసుకో. ఆ తరువాత మరొక అర్థాన్ని చెప్పారు, రామం దశరథం విద్ధి, రాముడిని దశరథుడుగా అంటే తండ్రి. మరి ఈ తండ్రో, ఇతడు ప్రాకృతమైనటువంటి తండ్రి, అన్ని జన్మల్లోనూ ఇతడు తండ్రిగా ఉంటాడా? ఉండడు కదా. అలాగే లక్ష్మీదేవే తల్లి, వాళ్ళిద్దరే జననీ జనకులు ఈ లోకానికి, అలా తెలుసుకోమంటూ ఉన్నది మరొక అర్థంలో. మరొక అర్థంలో ఏమంటూ ఉన్నది, ఇక రాముడు అడవికి వెళ్ళిన తర్వాత దశరథుడు ఉండడయ్యా, స్వర్గానికి పోతాడు, ఇంకెక్కడ ఉంటాడు, వెళ్ళిపోతాడు, బ్రతకలేడు. కనుక అప్పుడు జ్యేష్ఠ భ్రాత పితృసమహ, అది నిజంగానే అవుతుంది నీకు. ఇక తండ్రి, తండ్రి తర్వాత ఇతడే తండ్రి అవుతాడు కనుక. మరి నేను మాం విద్ధి, నన్ను జనకాత్మజని తెలుసుకో, అంటే తండ్రి కూతురుగా. జనక ఆత్మజ అంటే జనకుడంటే తండ్రి కదా, రాజే కాక తండ్రి అర్థం కూడా. తండ్రి కూతురు అంటే అర్థం ఏంటి, నేను ఇక్కడ ఉంటానా, నన్ను ఉంచుతుందా ఈ కైక? మీరు దశరథుడు అలా స్వర్గానికి వెళ్ళిపోతే, మీరు అడవులకు వెళ్ళిపోతే మమ్మల్ని పుట్టింటికి తరిమేస్తుంది, మేము మా పుట్టింటికి వెళ్ళిపోవాలి. పుట్టింటికి వెళ్తే ఏమంటారు ఎవరైనా, ఫలానా ఆయన కూతురు అంటారు, కానీ వాళ్ళ కోడలనో లేకపోతే ఆయన భార్యనో అనరట. పుట్టింటి దగ్గర వాడుక ఎప్పుడు కూడా ఎవరి ఆడపిల్లలకి పుట్టిన దగ్గర ఫలానా వారి కూతురు అంటారు. జనక ఆత్మజన, నన్ను తండ్రి కూతురుగా పిలుస్తుంటారయ్యా. మరి అయోధ్య ఏమవుతుంది, అడవేగా. ఎవరు లేకపోతే ఇంక అయోధ్యలో ఏముంటుందయ్యా, అడవే ఉంటుంది అన్నట్టుగా ధ్వనించినట్లుగా ఉన్నదట. మరొకటి ఏం చెప్తూ ఉన్నారు, రామం విద్ధి దశరథం విద్ధి. ఒకసారి చూడు, అటు రాముడిని చూడు, ఇటు దశరథుడిని చూడు. చూస్తే రాముడు రమ్మంటూ ఉన్నాడు, దశరథుడు అడవులకు వెళ్ళమంటూ ఉన్నాడు. మాం విద్ధి జనకాత్మజాం విద్ధి, నన్ను చూడు, జనకాత్మజను చూడు. ఆ జనకాత్మజ రావోయే లక్ష్మణ అంటూ ఉన్నది, నేను పోవయ్యా లక్ష్మణ అంటూ ఉన్నా. అయోధ్యాం విద్ధి అటవీం విద్ధి, అయోధ్య విడిచిపెట్టి వెళ్ళిపోమంటూ ఉంది, అడవి స్వాగతం పలుకుతూ ఉంది. కనుక ఇప్పుడు మరి రమ్మనే వాళ్ళ దగ్గర వెళ్ళాలా, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలా, పొమ్మనే వాళ్ళ దగ్గర పడి ఉండాలా చీపురు కట్టలాగా, ఏమిటి తెలుసుకో అని చెప్పింది. చెప్పి భ్రాతరి గచ్చతి, చాలా జాగ్రత్త సుమా, రాముడు నడిచేటప్పుడు ప్రమాదం మా కార్షీహి, ఆ నడకలు చతుర్గతి సింహములాగా, మదించిన ఏనుగులాగా, ఆబోతులాగా, పెద్ద పులిలాగా నడుచు, చతుర్గతి అటు నాలుగు గతులు కలిగినటువంటి వాడు రాముడు, సింహానికి ఎదురు లేకుండా నడుస్తూ ఉంటుంది టీవీ. అలాగే ఏనుగు దానికి ఏం లెక్క లేకుండా మదగజం అడుగులేస్తూ ఉంటుంది, అది అలా నడుస్తూ ఉంటాడు రాముడు. సింహగమనము, సింహ విక్రాంత గమనుడు రాముడు, మదగజం వంటి నడకగలిగినటువంటి వాడు రాముడు. వ్యాఘ్రము శౌర్యము చూపిస్తూ ఉంటుంది ఆ పులి, చూస్తూ ఉంటేనే దాని శూరత్వం కళ్ళలో కనపడుతూ ఉంటుంది. అలాగే ఆబోతు, అది వృషభ రాజము, వృషభ గతి, ఇక దాని గతిలో గౌరవం ఉంటుందట, హుందా గౌరవం, అందరూ గౌరవిస్తారు ఆబోతుకి, మరి అందరూ గౌరవిస్తారు కదా, తలదించదు ఎక్కడ కూడా ఆబోతు, తలెత్తుకు తిరుగుతూ ఉంటుంది, మిగిలినవన్నీ ఎడ్లు తలలు వంచుతూ ఉంటాయి. చతుర్గతి రాముడు, అదిగో అట్లాంటి గమనములు, నడక ఆ నడకలో పడిపోయావా, ప్రమాదం వచ్చేస్తుంది సుమా నీకు, కనుక అలాంటి ప్రమాదము ఎప్పుడు కూడా కలుగనీయకయ్యా, జాగ్రత్తగా ఉండు, ముందు నడువు, కుశకంటకాదుల్ని ఏరేసుకుంటూ ముందు నడువు అని చెప్పింది. అదిగో అటువంటి మహాజ్ఞాని సుమిత్రాదేవి. కనుక లక్ష్మణుడు ఎలా అయితే వనవాసం కోసం సృష్టింపబడ్డాడో, నేను అలాగే ఈయనకి ఈ సేవ చేయటానికే సృష్టింపబడ్డాను, మరి ఆ సంగతి చెప్పాలయ్యా ఆయనకి. అలా చెప్పి ఒకవేళ అలా చెప్పినా కూడా వినకపోతే రా, అప్పుడు మరి ఇంకేం చేద్దాం, ఆ పిన్నయ్య వందీర్ వేణుం, తర్వాత వచ్చేసేయి, వచ్చేసి నువ్వు చంపేసుకో నన్ను, ఇంకా నేనేం చేయలేను కదా, ఇంకా నాకేం మిగిలింది లేదు అని ఈ విధంగా ఒక రకమైనటువంటి ఒక ప్రలాపములాగా అంటూ ఉన్నాడు ఆయన. ప్రలాపంగా మాట్లాడినా సరే అద్భుతమైనటువంటి అర్థాలు కొన్ని అలా ధ్వనించినవి పెద్దలు అనుగ్రహించారు. ఇలా చెప్పుకుంటూ ఉందాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.